33 కాలం ఎలాంటిదో దేశము అలాంటిదే. వశిష్ఠుడు రామ వీత హవ్యమహర్షి వింధ్యపర్వత గుహల్లో ఈ విధంగా ఆత్మ విచారణ చేసుకుని చివరికి 300 ఏళ్లపాటు ఏకధాటి సమాధిలో ఉండిపోయాడు. ఈ మధ్యలో వానలొచ్చాయి, వరదలు వచ్చాయి, ఉరుములు వచ్చాయి, రాజుల వేటలు వచ్చాయి, ఏనుగులు, సింహాలు, అడవిగోలలు ఇలా చాలా వచ్చాయి. వరదలకు కొట్టుకు వచ్చిన బురదలో ఆయన కూరుకుపోయాడు. ఆ తరువాత వచ్చిన ఎండలకు ఆ బురద ఎండిపోయి ఆయన దాంట్లో బిగుసుకుపోయాడు. ఇంత జరిగినా ఆయనకు మెలకువ రాలేదు. 300 సంవత్సరాలైనాక ప్రారబ్ధ శేషం వెంటబడింది, సమాధి సడలింది, మళ్లీ మనస్సు మొలకెత్తింది, ఏవేవో కల్పనలు ప్రారంభించింది. ఆ కల్పనలు 300 ఏళ్లపాటు సాగాయి. ఆయసర్ 92. ఆ కల్పనల్లో ఆయన 100 ఏళ్లు కైలాస పర్వతం మీద మహర్షిగా ఉన్నాడు. ఆ తరువాత 100 ఏళ్లు విద్యాధర లోకంలో విద్యాధరుడుగా ఉన్నాడు. ఆ తరువాత 5 యుగాలపాటు స్వర్గలోకంలో దేవేంద్రుడిగా ఉన్నాడు. శ్రీరాముడు గురుదేవ. అదేమిటి 300 ఏళ్లపాటు మాత్రమే సాగిన కల్పనలో 5 యుగాల ఇంద్రపదవేమిటి? ఇదెలా కుదిరింది? వశిష్ఠుడు రామ సంకల్పంలో పుట్టే ప్రపంచానికి నియమాలేమిటయ్యా? సంకల్పోన్ముఖమైన చిచ్చక్తే మనస్సుని నీకు చెప్పాను. తనకు ఎక్కడ ఎలాంటి ఆలోచనలు వస్తే అలాంటి కొలతలను, అలాంటి నియమాలను కల్పించుకుంటుంది చిచ్చక్తి. వీతహవ్యుడికి సమాధి నుంచి వెలుపలకు రావటం ఒక కల్పన. ఆ కల్పనలోని కొలతల ప్రకారం అది 300 ఏళ్ల కాలం. ఆ కల్పనలో వివిధ లోకాల దర్శనం మరో కల్పన. ఈ 2వ కల్పనలోని చిత్తవృత్తుల యొక్క కొలతలు వేరు. ఆ కొలతల ప్రకారం అది 5 యుగాల కాలం. అంతేకాదు, నిజానికి ఆయన ఆ కల్పనలోనే మరో కల్పకాలం పాటు శివలోకంలో ఉండే గణపతుల్లో ఒక గణపతియే ఈశ్వర సేవ చేశాడు. అసలు విచిత్రం ఏమిటంటే, ఇన్ని కల్పనలు సాగుతున్నా ఆయన జీవన్ముక్తుడుగానే ఉండిపోయాడు. దాంట్లో ఏ మార్పు లేదు. శ్రీరాముడు అదేమిటండి, జీవన్ముక్తులు కూడా కల్పనలు చూస్తున్నారంటే వారికి కూడా బంధమోక్షాలున్నట్టే కదా. బంధమోక్షాలుంటే ఇక జీవన్ముక్తి ఏమిటి? వశిష్ఠుడు, జీవన్ముక్తులకు ప్రపంచం కనిపించదనుకోవటం పొరపాటు. కనిపిస్తుంది, కాని ప్రపంచం అంతా నిర్మలమైన బ్రహ్మస్వరూపంగా కనిపిస్తుంది. జీవన్ముక్తులకు కూడా పూర్వం అనుభవించిన సుఖదుఃఖాలు మళ్లీ అనుభవానికి వస్తూ ఉంటాయి. కాని తేడా ఏమిటంటే, ఈ మాటు అవి మాడిపోయిన గింజల్లాగా ఉంటాయి. అవి కొత్త సంస్కారాలను పుట్టించలేవు. ఆ విధంగానే వీతహవ్యుడు అనేక లోకాలను దర్శించాడు, సుఖదుహఖాలను అనుభవించాడు. అంతేగాదయ్యా, ఆనాడు 5 యుగాలపాటు దేవేంద్రుడిగా ఉన్న జీవుడే ఇప్పుడు ఒక చిన్న దేశంలో చిన్న రాజుగా ఉన్నాడు. అతను ఈ క్షణాన ఎవరితోనో యుద్ధానికి బయలుదేరబోతున్నాడు. పూర్వం కల్పకాలం పాటు శివలోకంలో ఉన్న గణాధిపతి దగ్గర ఆడుకున్న హంసే ఇప్పుడు నిషాధ దేశానికి రాజుగా ఉంది. శ్రీరాముడు మళ్లీ ఇదేమిటండి, ఇందాక ఆ లోకాలు, ఆ కాలము అన్నీ కూడా వీతహవ్యుడి యొక్క మానసిక సృష్టే అన్నారు కదా. ఒకానొక జీవి యొక్క మానసిక ప్రపంచంలోని జీవులు ఇప్పుడు ఈ లోకంలో దేహధారులెట్లా అయ్యారు? వశిష్ఠుడు రామ, ఈ కనిపించే ప్రపంచం కూడా ఒకానొక మానస సృష్టే అని నీకు అనేక సార్లు చెప్పాను కదా. ఈ సృష్టికి మూలభూతమైన మనస్సు కూడా ఒక కల్పనే అని చెప్పాను కదా. అలాంటప్పుడు ఇక్కడి ఈ ప్రపంచం ఏదో గట్టి ప్రపంచంలాగా నీకెందుకు అనిపిస్తోంది? ఎందుకు అనిపిస్తోందంటే, ఈ కనిపించే ప్రపంచం మనస్సు చేసే కల్పన అనే విషయం నీకు గట్టిగా పట్టలేదు. అది పట్టనంతకాలము ఈ ప్రపంచం ఎంతో గట్టిదిలాగా అనిపిస్తుంది. దీనిలోకి ఇతర ప్రపంచాల జీవులు ప్రవేశించటానికి వీలూ లేదని అనిపిస్తుంది. ఇది కూడా ఒక కల్పనే అని నిశ్చయమైన నాడు ఈ ప్రశ్నలే ఉండవు. శ్రీరాముడు గురుదేవ, సరిపోయింది. కాలం విషయంలో ఎలాంటి సమన్వయం కుదిరిందో అలాంటి సమయాన్నే దేశానికి కూడా వర్తింపచేస్తే మీరు చెప్పిన సమన్వయం చక్కగా సరిపోతుంది. ఇంతకు ఇన్ని. ఆయసర్ 93. కల్పనలు చేసుకొన్న వీతహవ్యుడు ఏమి చేశాడు? వశిష్ఠుడు, రామ, వీతహవ్యుడు శివలోకంలో ప్రమథ గణపతిగా ఉన్న సమయంలో ఒకసారి తనకు పూర్వం గడిచిన జన్మలన్నింటినీ చూడాలనే సంకల్పం కలిగింది. చూడటం మొదలు పెట్టాడు. ఆ వరుసలో బురదలో పాతుకుపోయి గడ్డి మొలచి ఉన్న వీతహవ్య శరీరం కనిపించింది. అది కనిపించేసరికి కల్పనలన్నీ వెనక్కు మళ్ళాయి. ఇప్పుడు మళ్లీ ఆ శరీరంలోకి ప్రవేశించాలని సంకల్పం కలిగింది. కానీ ఇప్పుడు ఆ శరీరం పూర్తిగా శిథలమైపోయి ఉంది. అది మళ్లీ ప్రవేశించటానికి తగనదిగా కనిపించటం లేదు. ఇక విదేహ కైవల్యంలోకి వెళ్లిపోవాలని అనిపిస్తోంది. కాని కొంచెం ప్రారబ్ధ శేషం అడ్డంగా కనిపిస్తోంది. ఏమి చెయ్యాలా అని ఆలోచించాడు. ఆకాశంలో సూర్యుడు, ఆయన పక్కన పింగళుడు అనే సూర్య సేవకుడు కనిపించారు. మట్టిలో పాతుకు పోయి ఉన్న వీతహవ్య శరీరాన్ని పైకి లాగాలంటే వీళ్ళిద్దరూ సహాయం చేయగలరు అని తోచింది. వెంటనే వీతహవ్యుడు సూక్ష్మ శరీరధారియే సూర్య బింబంలోకి ప్రవేశించాడు. సూర్య భగవానుడు ఇది గమనించి మహర్షి ఆలోచనలను గ్రహించి తన సేవకుడైన పింగళుడికి సంజ్ఞ చేశాడు. వెంటనే వీతహవ్యుడు సూర్యబింబాన్ని వదిలిపెట్టి పింగళుడి శరీరంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు పింగళుడి స్థూల శరీరంలో రెండు సూక్ష్మ శరీరాలున్నాయి. అలాంటి దశలో పింగళుడు భూమికి దిగి వింధ్య పర్వతం మీద వీతహవ్యుడి శరీరం పాతుకుపోయి ఉన్న చోటికి వెళ్లి తన వేళ్లతో గోళ్లతో అక్కడి మట్టిని పెళ్లగించి వీతహవ్యుడి పాత శరీరాన్ని బయటకు తీసి తన యోగశక్తితో దానికి మళ్లీ పూర్వస్థితిని కల్పించాడు. వెంటనే పింగళుడి శరీరంలో ఉన్న వీతహవ్యుడి సూక్ష్మ శరీరం బయటకు వచ్చేసి వీతహవ్య స్థూల శరీరంలోకి ప్రవేశించింది. వెంటనే అది లేచి నిలబడింది. వీతహవ్యుడు పింగళుడు ఒకరికొకరు నమస్కారాలు చేసుకున్నారు. పింగళుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు. వీతహవ్యుడు స్నానానికి వెళ్లిపోయాడు. ఆ పగలంతా ఆయన ఆ కొండలమీద అలా అలా తిరుగుతూ కాలక్షేపం చేశాడు. సాయంత్రం అయ్యేసరికి మళ్లీ సమాధిలోకి వెళ్లాలనే తపన బయలుదేరింది. అదే సత్సంస్కారబలం. వెంటనే ఆయన ఒక మంచి కొండగుహ చూసుకుని దానిలో పద్మాసనంలో కూర్చొని సమాధి ప్రయత్నం మొదలుపెట్టాడు. ఈ మాట ఆయన సమాధి ప్రయత్నం అంతా కేవలం విచారణ మార్గంలోనే సాగింది. ఆ విచారణ 6 రోజులపాటు దేహస్మృతి లేకుండా సాగిపోయింది. 6 రోజులైన తరువాత దేహస్మృతి వచ్చింది. చిత్రమేమిటంటే ఇది మెలకువలాగా లేదు, నిద్రలాగా ఉంది. వేసవి కాలంలో సుదూర ప్రయాణం చేసే బాటసారి ఎండవేళ ఒక చెట్టు కింద కొద్ది నిమిషాలపాటు కునికినట్లు ఉంది అతని మెలకువ స్థితి. ఆయన అలా చాలాసార్లు జ్ఞాన సమాధిలోకి వెళ్లి అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఆయన జీవన్ముక్తుడుగా 30,000 సంవత్సరాలు జీవించాడు. ఈ జీవితకాలంలో కొంతసేపు ధ్యానంలో ఉండేవాడు, కొంతసేపు ఇటూ అటూ తిరుగుతూ ఉండేవాడు. ఎలా ఉన్నా కూడా మనస్సులో ఆయసర్ 94. ఏ వస్తువును కోరేవాడు కాదు, దేన్నీ నిందించేవాడు కాదు. ఆయనకు సంతోషమూ లేదు, దోహకమూ లేదు. ఆయనకెప్పుడూ ఒకటే సరదా. తన ఇంద్రియాలతో తనే మాట్లాడుకుంటూ ఉండేవాడు. తాను అనుభవిస్తున్న ఆత్మానందస్థితిని ఆ ఇంద్రియాలకే బోధిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి వాటితో వాదిస్తున్నట్టుగా ఉండేవాడు. ఇలా చాలా కాలం గడిచాక ఆయన ప్రారబ్ధ శేషం తీరిపోయింది. దాంతో శరీరాన్ని విడిచిపెట్టి విదేహ కైవల్యంలోకి ప్రవేశించాలనే సంకల్పం కలిగింది. వెంటనే ఆయన పద్మాసనం వేసుకుని కూర్చొని తన ఇంద్రియాలను ఒక్కొక్కదానిగా పిలిచి కొంత జ్ఞానబోధ చేసి, ఇక నువ్వు నీ కారణంలో కలిసిపో ఓ నేత్రేంద్రియమా, నువ్వు సూర్యుడిలో కలిసిపో ఓ నాసికేంద్రియమా, నువ్వు భూమిలో కలిసిపో ఓ ప్రాణవాయువులారా, మీరు మహావాయువులో కలిసిపోండి ఓ కర్ణేంద్రియమా, నువ్వు ఆకాశంలో కలిసిపో ఓ జిహ్వేంద్రియమా, నువ్వు నీళ్లలో కరిగిపో, ఇంతకాలము ప్రతిబింబ రూపంగా ఉన్న నేను ఇక నా బింబరూపమైన మహాచైతన్యంలో లీనమైపోతున్నాను అని ఈ విధంగా ఇంద్రియబోధ చేస్తూ చేస్తూనే మెల్లిగా అది కూడా మానేసి ఓంకారాన్ని మెల్లిగా, బిగ్గరగా, దీర్ఘంగా ఉచ్చరించటం ప్రారంభించాడు. అలా ప్రణవోపాసన చేస్తూనే అధ్యారోపవాద విధానాలతో తనమీద ఆరోపించుకున్న మిథ్యా భ్రాంతులను తొలగించుకుంటూ పరిశుద్ధ బ్రహ్మస్వరూపం దగ్గరికి వచ్చాడు. దానిలోనే స్థిరంగా నిలబడిపోయాడు. మెల్లిగా ఆ ఓంకారధ్వని కూడా ఆగిపోయింది. అధ్యారోపము అంటే ఆత్మమీద అవ్యక్తము, మహత్తు, అహంకారము, పంచభూతాలు ఇత్యాది క్రమంలో ఒకదానిమీద మరొకటిగా ఆరోపణలు జరిగిపోయిన క్రమాన్ని అనుసంధానం చేసుకోవటం. అపవాదం అంటే దీనికి తల్లకిందులు క్రమంతో ఒక్కొక్క దాన్ని తీసుకుని ఇది లేదు, ఇది లేదు అని నిశ్చయం చేసుకుంటూ రావటం. బట్ ఇలా చేస్తూ ఉండగా ఉన్నట్టుండి ఒక ఆత్మతేజస్సు ప్రకాశించిన అనుభవం కలిగింది. అంతలోనే వెలుగును చీకటిని కూడా దాటిపోయిన అనుభూతి, అదే మనస్సును దాటిపోయిన స్థితి. ఈ స్థితిని చలనాన్ని వదిలిపెట్టిన గాలి యొక్క స్థితితో పోల్చవచ్చు. ఇదే సాక్షి మాత్ర స్థితి. ఇంతవరకు ఆ మహర్షి అందుకున్నవి 6-7 జ్ఞాన భూమికలు. అవి ఇంకా గట్టిపడి ఆయన తురియ స్థితిలోకి ప్రవేశించాడు. అక్కడ స్వరూపానందమే కాని విషయానందమే లేదు. అక్కడ తనకు సద్రూపత్వమే కాని తనకంటే భిన్నమైన వేరే సత్తారూపం లేదు. అక్కడ పరిపూర్ణమైన చిన్మేత్వమే కాని అచిత్ అనేది లేనేలేదు. ఇదే చివరి స్థితి. శూన్యవాదులు చెప్పే శూన్యమిదే, బ్రహ్మవాదులు చెప్పే బ్రహ్మమిదే, విజ్ఞానవాదులు చెప్పే విజ్ఞానమిదే, సాంఖ్యులు చెప్పే పురుషుడు ఇదే, యోగులు చెప్పే ఈశ్వరుడిదే, శైవులు చెప్పే శివుడిదే, కాలవాదులు చెప్పే కాలం ఇదే, ఆత్మవేత్తలు చెప్పే ఆత్మ ఇదే, సౌతాంత్రిక వైభాషికులు చెప్పే నైరాత్మ్యం ఇదే. నైరాత్మ్యం అంటే క్షణిక విజ్ఞాన ప్రవాహము, అది ఎన్నటికీ స్థిరంగా ఉండదనేది వారి సిద్ధాంతం. బట్ మాధ్యమికులు చెప్పే చిదచిన్మధ్య శూన్యమిదే. సర్వసమతావాదులైన జీవన్ముక్తులు చెప్పే సర్వపరిపూర్ణ పదార్థం ఇదే. ఇక్కడ వీతహవ్య మహర్షి యొక్క విదేహ కైవల్య స్థితిని వర్ణించటానికి వాల్మీకి మహర్షి ఆత్మవాదుల మతాలన్నింటినీ పేరు పేరున స్వీకరించాడు. అంతేగాక వాటిని ఒక క్రమంలో అమర్చాడు కూడా. మున్ముందుగా శూన్యవాదుల యొక్క శూన్యంతో ప్రారంభించి చిట్ట చివరిగా జీవన్ముక్తుల పరిపూర్ణవాదంతో ఈ వరుసను పూర్తి చేశాడు. ఇవి రెండూ రెండు కొసలు. మిగిలినవన్నీ శూన్యానికి, పరిపూర్ణానికి మధ్యలో ఉండే ఆయసర్ 95. తారతమ్యస్థాయి విశేషాలు మాత్రమే అనే విషయాన్ని కూడా కవి ఇక్కడ శిల్ప సుందరంగా మనకు అందిస్తున్నాడు. మళ్లీ మన కథా ప్రసంగంలోకి వస్తే, వీతహవ్యుడు ఈ విధంగా తురియ స్థితిని దాటిపోయే స్థితి వచ్చేసరికి అతని శరీర నాడుల్లో ఉండే ప్రాణాలన్నీ హృదయస్థానానికి వచ్చి చేరాయి. అక్కడుంచి అవి పంచభూతాల్లో కలిసిపోయాయి. స్థూలదేహం మాత్రం అలాగే ఉండిపోయింది. ఈ విధంగా వీతహవ్యుడి విదేహ కైవల్య కథను ముగిస్తూ వశిష్ఠ మహర్షి చివరికి ఇలా అన్నాడు. వశిష్ఠుడు రామ, వీతహవ్యుడు కేవలం జ్ఞానాన్ని మాత్రమే సాధనంగా పెట్టుకుని ముక్తిని సాధించాడు. ఆ వివరాలన్నీ నీకు చెప్పాను కనుక నువ్వుగూడా జ్ఞానాభ్యాసం పెంచుకో.